ఏసుకుందాం బొడ్డాడా ఏసుకుందాము, ఏసుకుందాం బొడ్డాడా ఏసుకుందాము, అరకాయ ఏసుకుందాం, అరకొణ్ణి కోసుకుందాం, అరకాయ ఏసుకుందాం, అరకొణ్ణి కోసుకుందాం, అద్దారే తిరిదాక అంతు చూసుకుందాము, ఏసుకుందాం బుడ్డోడా ఏసుకుందాము, ఏసుకుందాం బుడ్డోడా ఏసుకుందాము. మందు కరువే లేదు గదరా,